అందరికీ నమస్కారం. లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం చదువుకుంటున్న సూత్రం 21వ సూత్రం, అత్సంధి ప్రకరణంలో అలోంత్యస్య అనే సూత్రం, అలహ అంత్యస్య అని విభాగం. ముందు మనం సంయోగాంతస్య లోపహ అనే సూత్రం చదువుకున్నాం. ప్రస్తుతం శుద్ధ్యుపాస్య అనే ప్రక్రియా సాధనలో ఉన్నాం. దానిలో భాగంగా శుద్ధు యు అనేది ఏదైతే ఉందో, ఇది పదం సంపూర్ణంగా దాని చివరిలో సంయోగం ఉంది, అందుకని సంయోగాంతస్య లోపహ అనే సూత్రంతో ఈ పదానికి లోపం అవ్వాలి అని ఇప్పటివరకు చదువుకున్నాం. ఇప్పుడు ఈ సూత్రం ఏం చెప్తుంది? ఇది పరిభాష సూత్రం. ఇదేం చెప్తుంది? దీనికి అర్థం చూస్తే ఏం చెప్తుందో అర్థమవుతుంది. షష్ఠీ నిర్దిష్టస్య అంత్యస్య అలహ ఆదేశ స్యాత్. షష్ఠీ నిర్దిష్టస్య అంటే ఏ సూత్రంలో అయినా షష్ఠీ విభక్తిలో నిర్దేశం జరిగితే దానికి అంత్యస్య అలహ ఆదేశ స్యాత్. ఆ సూత్రంతో విధిస్తున్న విధానం షష్ఠీ విభక్తితో చెప్పేది ఏదైతే ఉందో దానిలో చివరి దానికి ఆ విధానం జరుగుతుంది అని. ఉదాహరణకి ఇక్కడే చూద్దాం. సంయోగాంతస్య లోపహ అనేది సూత్రం. ఈ సూత్రంలో షష్ఠీ విభక్తిలో ఏముంది? సంయోగాంతస్య అని పదం. కాబట్టి ఈ సంయోగాంతస్య అనేది ఏదైతే చెప్తున్నాడో దానికి అర్థం ఏం చెప్తున్నాం? సంయోగాంతమైన పదం అని అర్థం చెప్పుకున్నాం. అక్కడికి ఈ అలోంత్యస్య అనే సూత్రం వచ్చిందే, దానికి అర్థం ఏమవుతుంది అంటే సంయోగాంతమైన పదం చివరిలో ఉన్న అల్ వర్ణానికి. అల్ అంటే అల్ ప్రత్యాహార వర్ణాలు. అల్ అంటే మొత్తం వర్ణాలన్నీ వస్తాయి, స్వరాలు వ్యంజనాలు అన్నీ కలిపి. కాబట్టి షష్ఠీ విభక్తిలో నిర్దిష్టమైన పదం సంయోగాంతం అనే పదం. దీని చివరిలో ఉన్న దానికి అక్కడ అంత్యస్య అనే పదం వచ్చి చేరుతుంది. అది ఈ సంయోగాంతమైన వర్ణం ఏదైతే ఉందో అనే అర్థం దీనికి ఫలితమవుతుంది. ఫలితార్థం వచ్చేసరికి షష్ఠీ విభక్తిలో నిర్దిష్టమైన దాని చివరి వర్ణానికి ఆ సూత్రంతో ఏమైతే చెప్తున్నామో అదవుతుంది. ఏం చెప్తున్నారు? సంయోగాంతస్య లోపహ అనే సూత్రంతో అంటే లోపరూప ఆదేశం చెప్తున్నాడు. కాబట్టి ఈ సూత్రానికి ఇప్పుడు సంపూర్ణంగా అర్థం ఏమవుతుంది అంటే సంయోగాంతమైన పదం చివరిలో ఉన్న వర్ణానికి లోపమవుతుంది. ఇలా చివరిలో ఉన్న వర్ణానికి అనే అర్థం ఎలా వచ్చింది అంటే అలోంత్యస్య అనే పరిభాషతో వస్తుంది. ఇదేం చెప్తుంది? ఏ సూత్రంలో అయినా షష్ఠీ విభక్తి నిర్దిష్టం జరిగితే అక్కడ ఆ సూత్రంతో జరిగే పని ఆ షష్ఠీ విభక్తి చివరిలో ఉన్న వర్ణానికి అవుతుంది. షష్ఠీ విభక్తితో చెప్పే పదం ఏదైతే ఉందో దాని ద్వారా ఉదాహరణంలో ఏమైతే చెప్తామో దానిలో చివరి దానికి ఆ సూత్రంతో చెప్తున్న పని జరుగుతుంది, ఆదేశం జరుగుతుంది సూత్రానికి అర్థం. ఇది యలోపే ప్రాప్తే అని తర్వాత వచనం చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సుధుధు యు ఉపాస్య లేదా శుద్ధు యు ఉపాస్య అని రెండు పక్షాల్లోనూ సంయోగాంతస్య లోపహ అనే సూత్రంతో యకారానికి లోపం ప్రాప్తిస్తూ ఉండగా అని. దీని కింద వార్తికం ఒకటి ఉంది, దాన్ని కూడా ఈ సూత్రంతో పాటు చదువుకున్నాం. యణ ప్రతిషేధో వాచ్య అంటే యణ ప్రత్యాహార వర్ణాలకి ప్రతిషేధ అంటే నిషేధం చెప్పాలి. ఏం నిషేధం చెప్పాలి యణ ప్రత్యాహార వర్ణాలకి అంటే సంయోగాంత లోపం ఏదైతే జరుగుతుందో దానికి యణ్ ప్రత్యాహార వర్ణాలకు జరగదు అని చెప్పాలి అని ఈ వార్తికానికి అర్థం. దీంతో ఇప్పుడు ఏమవుతుంది? సుధుధు యు ఉపాస్య అనే దగ్గర సంయోగాంత లోపం ప్రాప్తిస్తూ ఉంటే ఈ వార్తికం వచ్చి యకారం అనేది యణ్ ప్రత్యాహార వర్ణం కాబట్టి ఇక్కడ లోప ప్రతిషేధం జరుగుతుంది అని చెప్తారు. అందువల్ల ద్విత్వపక్షంలోనూ ద్విత్వ అభావపక్షంలోనూ యకారానికి లోపం అనేది జరగదు. ఇది ఇంతటితో శుద్ధ్యుపాస్య అనే ప్రక్రియ పూర్తయింది. ఇలాగే మధ్వరిహి ధాత్రంశ లాకృతి ప్రత్యేకం ప్రత్యయ అని అనేక రకాలైన ఉదాహరణలు ఈ అనాదేశానికి సంభవిస్తాయి. ఎక్కడెక్కడైతే మనకి ఈ అనాదేశం కనిపిస్తూ ఉంటుందో అక్కడ అన్ని చోట్ల మనం దాన్ని విడగొట్టి చేసుకోవాలి.